ముద్దుల తెగ ముద్దొస్తావే మరదల. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల. లేనే లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదల. పుట్టు మచ్చే చూడనా, పుట్టు మచ్చే చూడనా, తొలి ముద్దే దానికి పెట్టనా. పట్టుకుంటే జారనా, మరి ముట్టుకుంటే కందనా. మందాల బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది. ఓయ్ వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల. ఎన్ని అందాలు ఎన్నెన్ని అందాలు, కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే. ఎన్ని అందాలు ఎన్నెన్ని అందాలు, కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే. ఎన్ని బంధాలు ఎన్నెన్ని బంధాలు, గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే. ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఏమైందిలే, ఇవాడే చెప్పేశావు ఎట్ట ఎట్ట ఎట్టెట్ట. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల. లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదల. పుట్టు మచ్చే చూడనా, పుట్టు మచ్చే చూడనా, తొలి ముద్దే దానికి పెట్టనా. పట్టుకుంటే జారనా, మరి ముట్టుకుంటే కందనా. మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది. నీ కొంట చేష్టలతో కవ్వించి రమ్మంటుంటే మతిపోతుందిలే. ఎన్నాళ్ళు పోయాలయ్యో పొంగే పొంగులే, నీ సాయం కావాలయ్యో ఇట్ట ఇట్ట ఇట్ట. వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల. లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదల. చూడనా పుట్టు మచ్చే చూడనా, తొలి ముద్దే దానికి పెట్టనా.